జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం. గంగా నదీ తీరంలో రామచంద్రస్వామి సీతమ్మ వారు ఏర్పాటు చేసినటువంటి శయ్య మీద వారు పడుకున్నారు. లక్ష్మణస్వామి కాపలా కాస్తూ ఉన్నాడు. గుహుడు కూడా నిద్రపోకుండానే ఉన్నాడు. ఆయనతో ఉన్న కొంతమంది భటులు కూడా ఉన్నారు. ఆయన లక్ష్మణుడు అనేక విధాలుగా విలపిస్తూ, మరి అక్కడ అసలు ఎలా ఉన్నారో అయోధ్యలో, మా తల్లికేనంటే ఇంకొక కుమారుడు ఉన్నాడు, కౌసల్యకి ఒక్కడే కుమారుడు, మరి ఆ తల్లి మరి ఎంత బాధపడిపోతూ ఉన్నదో, అసలు మా తండ్రి బ్రతుకుతాడా రామవియోగంతో అనుకుంటూ ఆయన పరివేదన చెందుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో మరి ఇక్కడ ఎలా ఉన్నారో వారు, అది కూడా తెలుసుకుందాం. ఇది తెలుసుకునేటప్పుడు మనం వాల్మీకి రామాయణం అనుకున్నాం, వాల్మీకి రామాయణం ప్రకారం వస్తూనే ఉన్నాం. అంతకుముందు ఒకసారి ఒక పద్యాన్ని వినిపించాను, ఇంకా కొన్ని కూడా చెప్పాను వారి వారివి. దాంట్లో ప్రధానంగా గోపీనాథం వెంకటకవి అని ఆయన గురించి కూడా చెప్పినట్టున్నాను. ఆయన కూడా ఈ రామాయణాన్ని అనువాదం చేశాడు. సుమారు ఒక 150 సంవత్సరాలు 200 లోపే ఆయన కాలము 1800 తర్వాత చివరిలో ఉంటుంది. ఎక్కడో 1850 తర్వాత 1900 తర్వాత 1900 వరకు రాలేదనుకుంటాను. ఆయన గద్వాల వెంకటగిరి, గద్వాల కాదు వెంకటగిరి సంస్థానంలో ఉండేవాడు. ఆయన రాశాడు, తెలుగులో రాశాడు. ఆయన కూడా చాలా బాగుంటుంది. ఆయనది గోవిందరాజీ వ్యాఖ్యానము కూడా కలిపి అనువాదం చేశాడు ఆయన చాలా చోట్ల, మొత్తం అంతా కాదు. అలా అయితే పద్యముల యొక్క రచన పూర్వ కవుల ఛాయలు కనిపిస్తూ ఉంటాయి ఈయనలో. కావ్య నాటక అలంకారాలన్నీ కూడా అధ్యయనం చేసిన వాళ్ళే అవుతారు పూర్వులంతా. అవి అంతా కూడా వసు చరిత్రలోవి, ఆ మను చరిత్రలోవి, అలా ఆ ఛాయలు రచనల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా సరళంగానూ ఉంటుంది. అయితే ఒక్కొక్క చోట గూఢార్థములు ఉంటాయి ఆ ప్రయోగాలు. మరి కవులు అన్న తర్వాత వారి యొక్క కవిత శక్తిని నిరూపించుకోవటానికి ఆశ్వాస అంతములలో చెప్పాడు ఈయన. ఆశ్వాసం ఉండదు, కాండాంతములలో చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు అవి. సామాన్యులకైతే ఏమీ అర్థం కాదు, సామాన్య కవులకు కూడా అర్థం కానివి అన్నమాట. వరప్రసాదం ఉన్న వారికే ఏమైనా అవి అవగాహనలోకి వచ్చేట్లుగా ఉంటాయి. ఆశ్వాస అంతములలో ఉన్న పద్యములు కాదు, చాలా సొంపుగా కూడా ఉంటుంది. చూద్దాం ఒక్కసారి ఈయనది కూడా. మరి రామాయణం ఎలాగూ వాల్మీకాన్ని అనుసరించే ఉంటుంది కనుక అసలు ఎక్కడ కూడా వ్యతిరేకము అనేది కానీ, ఏదైనా సరే కించిత్ కూడా వాల్మీకిని దాటి ఈయన ఏమీ చూపించలేదు. వ్యాఖ్యానం గోవిందరాజీయము, వాల్మీకీయము రెండు అంతే తప్ప తనకు సొంతంగా ఏది కూడా ఎవరిని అనుసరించలేదు ఈయనకు మిగిలిన వారిని. అంతకుముందే కదా అందరూ రంగనాథ రామాయణము కావలసినంత పుట్ట ఒక బుట్టది కల్పనలకు, భాస్కర రామాయణము ఇంకా కొన్ని కొన్ని అలా వచ్చి ఉన్నాయి. అయినా ఈయనేమి మార్పులంటూ చేయలేదు కనుక బాగుంటుంది కవిత్వం కూడా. చూద్దాం మరి ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే, దశరథుడు కైక మందిరంలో నేను ఉండలేను అని చెప్పి కౌసల్య మందిరానికి తీసుకురమ్మంటే తీసుకుని వచ్చారు కౌసల్య మందిరానికి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ కౌసల్యతో సాధు మా స్పృశ అంటాడు ఆ రాముని. మే అనుగతా దృష్టి, రాముని వెంట వెళ్ళిపోయింది, నా చూపు వెళ్ళిపోయింది, తిరిగి రావటం లేదు, నాకు ఇక్కడేం తెలియటం లేదు. రాముని కన్న తల్లివి కదా నీవు, నీ గర్భవాసంతో వచ్చాడు రాముడు కనుక నీ శరీరము రాముని యొక్క శరీరము లక్షణములు ఒకటిగానే ఉంటాయి కనుక నీ చేతితో నన్ను స్పృశించు, నీ శరీరం అంతా కూడా స్పృశించు నీ చేతితో తాకు అంటాడు. రాముని స్పర్శ తగిలినట్లుగా నేను అనుకుంటాను అని వాళ్ళు మీకు కూడా చెప్పాడు. అలాగే దానిని ఏం చెప్తూ ఉన్నాడు, అతివా రాముని వెంటనంటిన మదీయాలోకము ఆశానుశక్తి తదీయాకృతిపై రమించుచును తృప్తించందక ఈ వేళకు ధృతి చే కమ్మరదు. అట్లు కావున నిను వీక్షింపగాజాల సమ్మతి చే నీదు కరంబునన్ తనువు సంభావింపు మాయిత్తరిన్. అతివా రాముని వెంటనంటిన మదీయాలోకము, రామమ్మే అనుగత దృష్టి అన్న ఆ పదాన్ని తీసుకుని చెప్తున్నాడు ఆయన. రాముని వెంటనంటింది నా యొక్క చూపు, అది ఆశానుశక్తి. ఆ ఆశ రాముని అందలి ఆశ చేత తదీ ఆకృతిపై రమించుచును తృప్తించెందక ఈ వేళకు క్రమ్మరదు, ఇంకా తిరిగి రాలా నాకు ఇక, కనుక నిన్ను వీక్షింపగాదాలా, నిన్ను చూడలేకపోతున్నా, నువ్వేం కనపడతలా నాకు. సమ్మతిచే నీదు కరంబునన్ తనువు సంభావింపుమా, కనుక నీవు నీ ఇష్టపూర్వకంగానే కాస్త నన్ను స్పృశించు, నేను మహాపాపిని, మరి నిజానికి నువ్వు నన్ను తాకకూడదు, అయినా సరే నన్ను స్పృశించు అన్నాడు ఆయన. అంటే కౌసల్య శోకభారము ఆమె కూడా ఆ పాణితలంబున పరిమార్జించుచు నిట్లనియే, ఆ చేతితోనే పాపమల సవరదీస్తూ ఉన్నది. ఆ భర్త దశరథుడిని సవరదీస్తూ ఆమె అంటూ ఉన్నది, వీరోత్తమ రామునిపై కూరి మీంచుకయులేక కుబుసన్ వీడన్ ఘోర విషము క్రక్కెడు క్రూరోరగిగతి కైక కనలు చుండుంగాదే. ఎలా ఉండాలయ్యా అసలు ఇక్కడ, ఏం పనిచేసావు మహారాజా, ఆ రాముని మీద కూరిమి ఏమాత్రమూ అసలు ఇష్టమంటూ లేకుండా కైక కుబుసము విడిచినటువంటి ఒరగి ఆడ పాములాగా బుసలు కొడుతూ ఉన్నది, ఘోర విషం కక్కుతూ ఉన్నది. అట్టిదానికూడి అధిప నాకే గతి పూని పొత్తు మనగబోలునకట క్రూరపన్నగంబు సేరిన ఇంటిలో ఊహ చేసి మనుజులు ఉండవశమే. ఏమయ్యా అట్లాంటి ఈ చోట్లో నేను ఎలా ఉండగలను అసలు ఇక్కడ, పామున్న ఇంటిలో ఉండగలరా ఎవరైనా, ఏమిటి ఇలా చేశావు అని చెప్పి అని బాధపడుతూ పోనీ తవిలి రాముని కైకకు దాసునిగా నొనర్పవైతివి. అడవులు కిందకు పంపించావయ్యా, కనీసం పని ఒక దాసుడుగా చేయకపోయా, నీకు దాసుడుగా పడి ఉంటాడులే అని చెప్పి కైకకు దాసుడుగా చేసినట్లయితే అటులైన నగరమందు భైక్ష వృత్తి చరించుచు భవనమందయునికి చేసిన వీక్షించుచుండు కదా. అట్లా అయితే దాసుడుగా ఇక్కడే పడి ఉండేవాడు, భిక్షాటన చేసుకొని తినేవాడు, పని అడుక్కు తినేవాడు, ఇక్కడే కనీసం కంటికి కనపడుతూ ఉండేవాడే, అటువంటిది అలాగూ చేయలేదు. గజరాజ గమనుడు అమలద్విజరాజముఖుండు వినుత వీర్యుండు భృతద్విజుడగునా తనయుడు జనకజతో కూడి ఎటు నిల్వగా నేర్చువని. మరి సామాన్యుడా నా కుమారుడు, గజరాజు ఏనుగు వంటి నడక కలిగినటువంటి వాడు, ద్విజరాజు అయిన చంద్రుని వంటి ముఖం కలిగినటువంటి వాడు, భృతద్విజుడు బ్రాహ్మణులను పోషించేటటువంటి వాడు, అట్లాంటి నా కొడుకు జనకజతో ఎలా ఉన్నాడో అడవులలో. మరి ఆ పదప్రయోగం కూడా ఏంది బాగుంటుంది, అలా ఎలా ఉన్నాడు అని బాధపడుతూ ఉన్నదామె. ఈ రకంగా బాధపడుతూ ఎప్పుడు తిరిగి వస్తాడో అనుకుంటూ మళ్ళీ ఆ రాముడిని గురించి అనుకుంటూ ఉన్నది. తమ్ముడు ప్రీతితో బహువిధంబుల సేవయనర్చుచుండ అందమ్ముగా సీతగూడి ప్రమదంబున నిష్ట సుఖైకశీలుడై సమ్మతితో అయోధ్యగల సర్వజనంబు నుతింప నాధిపత్యం మొనరించు కాలము జనాధిప ఎప్పుడు చూడగలిగడిన్. ఆ తమ్ముడితో కూడా మళ్ళీ ఆయన సంతోషంగా నా కుమారుడైన రాముడు అందరికీ మేలు కలిగేటట్లుగా ప్రేమగా ఎప్పుడు రాజ్యాధిపత్యాన్ని వహిస్తాడు రాజుగా, ఎప్పుడు పట్టాభిషేకానికి పొందుతాడు పట్టాభిషేకం అని ఆశతో ఇలా మాట్లాడుతూ అంటూ ఉన్నది. ఇంకాను పొందుగా రామలక్ష్మణులు భూమి కుమారియు రాజవీధిని ఆనందముతో ఓడరా కని మనంబున కోర్కులు పల్లవింపగా చందురు కన్న యోషధుల చందమునొంది పురీకులాంగనల్ బృందము గట్టి ప్రీతిమయి నెన్నడు కాంతురు అభీప్సితార్థముల్. ఆ రాముడు, లక్ష్మణుడు, ఆ సీతామహాదేవి ఆ రాజవీధిలో వస్తూ ఉంటే ఎప్పుడు చూడగలుగుతాము? మళ్ళీ రాజవీధిలో వారు వచ్చేటటువంటి దృశ్యం ఎప్పుడు కంటికి కనపడుతుంది? మరి నాగరికులైనటువంటి స్త్రీలు ఎదురు వెళ్ళి లా పేలాలు పుష్పాలు అక్షతలు చల్లుతూ ఎప్పుడు తీసుకొస్తారయ్యా, ఎప్పుడు రా వస్తారు వారు? పన్నుగ రాఘవుండడవు బాసి పురంబునకే గుదించి అభ్యున్నత వైభవ స్ఫురణ ఉర్వి కుమారికతోడ సౌఖ్య వారాన్నిధినోలలాడుచు తిరంబుగ రాజ్యము సేయుచుండ నా కన్నులు చల్లగా కని సుఖస్థితి ప్రీతి తనర్చుటెన్నడో. ఎప్పటికి వస్తారో, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తే నేను నా కళ్ళు చల్లగా చూడగలుగుతానో? వారిని చూస్తే కానీ చల్లపడవు కదా కళ్ళు. ఏనాటికి చూడగలుగుతానో ఆ సీతాకుమారిని, ఆ రాముడిని ఎప్పుడు చూడగలుగుతానయ్యా? రమణీయోజ్వల కుండలంబులలరన్ రాముండు సౌమిత్రి ఖడ్గము చాపంబును దాల్చి శృంగవదగాకారంబులంబుల్చుచుం భ్రమదంబొప్పగా విప్రకన్యకల పుష్పంబుల్ ఫలంబుల్ గ్రహించి మహార్ధంబు ప్రదక్షిణంబుగా పురిన్ సేవించుటింకెన్నడో. వాళ్ళు ఎప్పుడు పట్టాభిషేకానికి సిద్ధమై ఆ కుండలములు చెవులకు ధరించి, అంటే పట్టాభిషేకానికి మరలా వేరుగా ప్రక్రియది, ఆ కుండలాలు చెవులకు ధరించి రాముడు, సౌమిత్రి, ఖడ్గము, ధనువు ధరించి వెంటనంటి ఉంటే శృంగవత్తు అగాకారములు, అగమంటే కొండ, శృంగములు శిఖరములతో కూడిన కొండవలే కొండలలాగా ఇద్దరూ కూడా అలా పట్టణం పురము ప్రదక్షిణగా తిరిగి వస్తారు. అలా వచ్చేటప్పుడు విప్రకన్యకలు పుష్పములు జల్లుతూ ఉంటారు. మరి ఇది ఎప్పుడు చూస్తానా ప్రదక్షిణగా వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో, ఎప్పుడు నేను చూడగలను అని ఊహించుకుంటూ రాబోయేది 14 ఏళ్ళ తర్వాత కదా, దానిని ఇలా భావించుకుంటూ ఆమె ఇలా అనేక విధములుగా పరితాపాన్ని చెందుతూ ఉన్నది. ప్రాయమున శక్రతుల్యుండు ప్రజ్ఞచేత పరిణతుండు ధర్మజ్ఞుండు నిరుపమాన తేజుడగు రాముడు ఎప్పుడు అరుదెంచి నాదు మ్రోల మూడేండ్ల బాలునిలీలనాడు. మరి ప్రాయంలో చూస్తే వయస్సులోపుడు ఇంద్రునితో, వైభవంలో కూడా శక్రతుల్యుడు నా కుమారుడు దేవేంద్రుని వంటివాడు. ప్రజ్ఞచేత పరిణితుడు, తెలివితేటలు బాగా ఉన్నాయి, మరి ధర్మం తెలిసినటువంటి వాడు, పరాక్రమవంతుడు, కానీ నా ముందు 3 ఏళ్ల బాలుడులాగానే ఉంటాడు ఎప్పుడూ కూడా. అలా ఎప్పుడయ్యా వచ్చి నా ముందు ఎప్పుడు ఆటలాడతాడు? 3 ఏళ్ల పిల్లవాడిలాగా రాముడు మళ్ళీ ఎప్పుడు ఆడతాడు? నేనేం పాపం చేశానయ్యా మహారాజా? నరనాథ తొల్లి నందనులు తల్లుల పాలు క్రోలునప్పుడు తదు రోజములను కప్పితి కాబోలు. నేను ఎప్పుడైనా సరే ఆ దాసీలో ఎవరన్నా పిల్లలకి పాలిస్తూ ఉంటే పనులున్నాయే ఇక్కడేం చేస్తూ ఉన్నారంటూ ఆపండి అని చెప్పి ఏమైనా వారిని లాగేశానేమో, వారిని అలా పాలు తాగనీయకుండా చేశానేమో. కాకున్నచో లేత దూడగలిగిన మంచి పాడి మొదవు చందాన అధిక వత్సలత నొప్పెడు నేను మృగరాజుచే గోవు పగిది భూరి కల్మషమతి అయిన కైకచే ముద్దు కొమరు నివాసి శోకమున పొందగావలసే. లేకపోతే మంచి దూడ ఉన్నటువంటి పాడి ఆవులాగా వాత్సల్యంతో ఉండాల్సిందాని నేను. మరి దూడ మీద వాత్సల్యము ఆవుకి ఉంటుంది, అలా నాకు రాముని మీద వాత్సల్యం అట్లా ఉండవలసిన నేను మృగరాజు అయినటువంటి సింహము చేత ఏడవబడినటువంటి గోవులాగా అయిపోయింది నా బతుకు. ఉపమానాలు అలా చెప్తూ ఉన్నారు. ఆ సింహము చేత లాగబడిన గోవులాగా అయిపోయింది నా బ్రతుకు. భూరి కల్మషమతి అయినా పాపమతి, ఆ పాపిష్టి అయినటువంటి ఆ కైక చేత ముద్దు కొమరుని పాసి శోకము నా కుందగావలసే. కుమారుణ్ణి బాసి ఇలా దుఃఖిస్తూ ఉన్నా నేను ఇప్పుడు, పుత్రుడొక్కడే కాని వేరే ఒకడు లేడు. కనీసం రెండో వాడన్నా ఉన్నాడా పని చూసుకుందామంటే, ఒక కొడుకు ఒకగానొక్క కొడుకు ఆ పని, ఇంకొకడు ఉంటే వాడిని చూసి కొంతైనా దిగమింగొచ్చు దుఃఖాన్ని. అందుకే ఒక కొడుకు కాదు, ఒక కాయ కాదు అంటూ ఒక సామెత చెప్తుంటారు. కానీ ఇప్పటి కాలమో మారిపోయింది కదా, కొడుకైనా సరే కూతురైనా సరే ఒక్కడే అంతే. కనుక ఇలా బాధపడిపోతూ ఉన్నానే, సుగుణాభియుక్తు పాసి ఎట్లు బ్రతుకుదు, శోకాగ్ని ఎచ్చదొడగెను ఏమి చేయుదు, ఎద్ది దిక్కు ఎందు జొత్తు. అసలు ఏమిటి నాకు దిక్కేమిటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఏమి అనుకొని బ్రతకాలి, ఏమి ఆలోచిస్తూ బ్రతకాలి, ఏమిటి అసలు నా బ్రతుకేమిటి, ఎక్కడికి పోయేది, దిక్కేమిటి అని రాజవర్య నిదాఘ కాలంబునందు నుత్తమ ప్రభుడైన సూర్యుండు తిగ్మకరముల ధరిత్రి నింబోలే గాఢ శోకమేర్చుచున్నది అధిప నన్ను ఎట్లు సైతూ. ఆ వేసవి కాలంలో సూర్యుడు ఆ కిరణముల చేత భూమిని మార్చేసినట్లుగా మార్చేస్తూ ఉన్నది నన్ను ఈ దుఃఖము. ఇప్పుడు ఇక్కడ చూస్తే వేసవకాలమే అవసరంలా, మరి మారిన కాలానికి కొన్ని చెప్పుకుంటున్నాం కదా, అన్నీ జనారణ్యాలే, రోడ్లు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు మొత్తం అంతా, ఇంటి ముందంతా గచ్చులు, పట్టణాలు పల్లెటూర్లు అయిపోయినాయి ఎక్కువగా, ధనవంతులందరూ కూడా అరుగులు అన్నీ రాయిపరచటమే, మొత్తం ఎండై ఆ ఎండకి అన్నీ కాలిపోయటమే, కాళ్ళు తెగ కాలిపోతూ ఉంటాయి. ఇలా అయిపోయింది ఇప్పుడు, ఆ కాలం ఈ కాలం కాదు, అప్పుడైతే వేసవకాలం మాత్రమే అలా ఉండేది. మరి కొన్ని కొన్ని ధర్మాలు మారిపోతూ ఉన్నాయి కనుక అప్పటి ఇప్పటి పనికిరావు, ఇప్పటి ఉన్నటువంటివి అప్పటికి ఉండవు, ఇవన్నీ కాలానుగుణమైనటువంటి మార్పులు. అలా బహు ప్రకారంబుల విలపించుతున్న కౌసల్య నవలోకించి ఉపశమన వాక్యంబులు ననూనయించుచు సుమిత్ర ఇట్లనియే, అలా విలపిస్తూ ఉన్నటువంటి కౌసల్యను ఓదారుస్తూ ఉన్నది సుమిత్ర. ఈమె మహాజ్ఞాని, మహాజ్ఞాని సుమిత్ర. ఆమెకు మరి ఏ పూర్వజన్మ వాసన అందామో, ఈ జన్మ వాసనో ఏం చెప్పగలము, ఆమె యొక్క జ్ఞానం అది విజృంభించింది. ఆమె ఈమెను ఓదారుస్తూ ఉన్నది, అక్క ఏమిటి అసలు ఇది నీ బాధ, మంచి వివేకి వైతివి ఇటు మానిని ప్రాకృతకాంత ఎట్ల దుఃఖించదవే ఎలా, నీ సుతుని కేవల మచ్చునిగాదలంచితో. ఏమిటక్క నువ్వేది, ఏదో ప్రాకృతకాంత ఏదో సామాన్య స్త్రీలాగా ఆలోచిస్తావేంటి, పట్టమహిషివి నీవు దశరథ చక్రవర్తికి, నీ కుమారుడు జగజ్జగీయమయనమైనటువంటి వాడు సామాన్యుడా, సామాన్య మానవుడా, కాంచనశైల ధీరుడు అకల్మషబుద్ధి మహానుభావుడు అభ్యంచిత సద్గుణాభిరతుడు, అతనికెందును కీడుగల్గునే. నీ కుమారుడు ఎటువంటి వాడు, ఆ మేరు పర్వతంతో సమానమైనటువంటి ధైర్యశాలి, ఏమాత్రము కూడా పాపబుద్ధి ఏమీ లేదు, ఎవరిని ఆలోచించడాయినా పాపబుద్ధితో నశింప చేయాలని ఆలోచించేవాడు కాదు, మహానుభావుడు పైగా చాలా గొప్ప భావము కలవాడు, అందరినీ తనవారిలాగా చూసేటటువంటి వాడు, సద్గుణాభిరతుడు మంచి గుణములు కలిగినటువంటి వాడు. అట్లాంటి నీ కుమారుడికి అసలు కీడేమిటక్క, ఎక్కడ కూడా కీడు కలగదు. అతులాముష్మిక సౌఖ్యమెంచి ఘనశిష్టాచార ధర్మార్థ సంస్థితుడై తుచ్చ సుఖంబు కోరక పితృస్నేహంబు నన్మేది నీపతి వాక్యం వనరింపబూని నయమొప్పంక అనకేగెన్ భవత్సుతుడు ఆ నీతి విచారు పాయుటకు నై శోకింపగానేటికిన్. ఆ నీతి విచారుడు ఏమాలోచించాడంటే నీతి న్యాయము ధర్మాన్ని ఆలోచించినటువంటి వాడు నీ కుమారుడు. యాముష్మిక సుఖం, ఈ లోక సుఖాలను పెద్దగా లెక్క చేయలేదు ఆయన. శిష్టాచారము ధర్మము దానిని కాపాడటానికై తుచ్చ సుఖాలని గడ్డి పరకలుగా తీసవతల పడేసి తండ్రి మాటను నిలబెట్టడానికి రాజ్యాన్ని ఒక గడ్డి పరకగా కైకేయికలా పారేసి వెళ్ళిపోయాడమ్మా. అటువంటి కుమారుడికి అతన్ని గూర్చి బాధపడతావేంటి తల్లి? అక్క, అంత గొప్పవాడు సుమా నీ కుమారుడు, ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావంటూ ఇంకా చెబుతూ ఉన్నది. అవేమిటో ఇంకా రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.